కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమ కాండే అష్టమ ప్రపాఠకస్య ఘన పారాయణ ప్రారంభ. జరన్ జరమాదిత్యమా నిర్వపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిపతిప దక్షిణాగ్నా వైష్ణవమాగ్నా వైష్ణవం దక్షిణావరోవరో దక్షిణాగ్నా వైష్ణవం దక్షిణాగ్నా వైష్ణవమాగ్నా వైష్ణవం దక్షిణ దక్షిణాగ్నా వైష్ణవమేకాదశకబాలమేకాదశకబాలమాగ్నా వైష్ణవం దక్షిణ దక్షిణాగ్నా వైష్ణవమేకాదశకబాలం ఆగ్నా వైష్ణవమేకాదశకబాలమేకాదశకబాలమాగ్నా వైష్ణవమాగ్నా వైష్ణవమేకాదశకబాలం వామనోవామన ఏకాదశకబాలమాగ్నా వైష్ణవమాగ్నా వైష్ణవమేకాదశకబాలం వామన ఆగ్నా వైష్ణవమిత్యాగ్నా వైష్ణవం ఏకాదశకబాలం వామనోవామన ఏకాదశకబాలమేకాదశకబాలం వామనోవహీ వహీ వామన ఏకాదశకబాలమేకాదశకబాలం వామనోవహీ ఏకాదశకపాలమిత్యేకాదశ కపాలం వామనోవహీ వహీ వామనోవామనోవహీ దక్షిణ దక్షిణ వహీ వామనోవామనోవహీ దక్షిణ దక్షిణ దక్షిణ వహీ వహీ దక్షిణాగ్నే సోమీయమగ్ని సోమీయం దక్షిణ వహీ వహీ దక్షిణాగ్నే సోమీయం దక్షిణాగ్నే సోమీయమగ్నే సోమేయం దక్షిణ దక్షిణాగ్నే సోమీయమేకాదశకబాలమేకాదశకబాలమగ్నే సోమీయం దక్షిణ దక్షిణాగ్నే సోమీయమేకాదశకబాలం అగ్నే సోమీయమేకాదశకబాలమేకాదశకబాలమగ్నే సోమీయమగ్నే సోమీయమేకాదశకబాలకం హిరణ్యగౌహిరణ్యమేకాదశకబాలమగ్నే సోమీయమగ్నే సోమీయమేకాదశకబాలకం హిరణ్యం ఏకాదశకబాలకౌహిరణ్యగౌహిరణ్యమేకాదశకబాలమేకాదశకబాలకౌహిరణ్యం దక్షిణ దక్షిణ హిరణ్యమేకాదశకబాలమేకాదశకబాలకౌహిరణ్యం దక్షిణ ఏకాదశకబాలమిత్యేకాదశకబాలం దక్షిణ దక్షిణ హిరణ్యగౌహిరణ్యం దక్షిణ ఇంద్రమైంద్రం దక్షిణ హిరణ్యగౌహిరణ్యం దక్షిణ ఇంద్రం దక్షిణ ఇంద్రమైంద్రం దక్షిణ దక్షిణ ఇంద్రమేకాదశకబాలమేకాదశకబాలమైంద్రం దక్షిణ దక్షిణ ఇంద్రమేకాదశకబాలం ఇంద్రమేకాదశకబాలమేకాదశకబాలమైంద్రమైంద్రమేకాదశకబాలమృషభ ఏకాదశకబాలమైంద్రమైంద్రమేకాదశకబాలమృషభ ఏకాదశకబాలమేకాదశకబాలమృషభవహీ దక్షిణ దక్షిణ వహీ దక్షిణ దక్షిణ దక్షిణ వహీ వహీ దక్షిణాగ్నేయమాగ్నేయం దక్షిణ వహీ వహీ దక్షిణాగ్నేయం దక్షిణాగ్నేయమాగ్నేయం దక్షిణ దక్షిణాగ్నేయమష్టాకబాలమష్టాకబాలమాగ్నేయం దక్షిణ దక్షిణాగ్నేయమష్టాకబాలం ఆగ్నేయమష్టాకబాలమష్టాకబాలమాగ్నేయమాగ్నేయమష్టాకబాలమైంద్రమైంద్రమష్టాకబాలమాగ్నేయమాగ్నేయమష్టాకబాలమైంద్రం దక్షిణ దక్షిణ వాసో దక్షిణ దక్షిణా దక్షిణా వాసో వాసో దక్షిణ సరస్వత్యై సరస్వత్యై దక్షిణ వాసో వాసో దక్షిణ సరస్వత్యై సరస్వత్యై సరస్వత్యై దక్షిణ దక్షిణ సరస్వత్యై జరంజరగం సరస్వత్యై దక్షిణ దక్షిణ సరస్వత్యై జరుం సరస్వత్యై జరంజరగం సరస్వత్యై సరస్వత్యై జరగం సరస్వతే సరస్వతే జరగం సరస్వత్యై సరస్వత్యై జరగం సరస్వతే సరస్వతే సరస్వతే జరంజరగం సరస్వతే జరంజరగం సరస్వతే జరంజరగం సరస్వతే జరుం సరస్వతే జరంజరగం సరస్వతే సరస్వతే జరం మిథనౌ మిథనౌ జరగం సరస్వతే సరస్వతే జరం మిథనౌ మిథనౌ మిథనౌ జరం జరం మిథనౌ గావో గావో మిథనౌ జరం జరం మిథనౌ గావో గావో గావో మిథనౌ మిథనౌ గావో దక్షిణ దక్షిణ గావో మిథనౌ మిథనౌ గావో దక్షిణ దక్షిణ దక్షిణ గావో గావో దక్షిణ దక్షిణేతి దక్షిణ అష్టాకపాలమష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలన్నిర్నిరష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలన్నిహే నిర్వపతి వపతి నిర్నిర్వపతి సౌమ్యగం సౌమ్యం వపతి నిర్నిర్వపతి సౌమ్యం సౌమ్యగం సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం జరుగం సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం సౌమ్యం జరుం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుగం సావిత్రగం సావిత్రం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుగం సావిత్రం జరుగం సావిత్రగం సావిత్రం జరుం జరుగం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలగం సావిత్రం జరుం జరుగం సావిత్రం ద్వాదశకపాలం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలగం సావిత్రగం సావిత్రం ద్వాదశకపాలగం సారస్వతగం సారస్వతం ద్వాదశకపాలగం సావిత్రగం సావిత్రం ద్వాదశకపాలగం సారస్వతం ద్వాదశకపాలగం సారస్వతగం సారస్వతం ద్వాదశకపాలం ద్వాదశకపాలగం సారస్వతం జరుం జరుగం సారస్వతం ద్వాదశకపాలం ద్వాదశకపాలగం సారస్వతం జరుం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం సారస్వతం జరుం జరుగం సారస్వతగం సారస్వతం జరుం భౌష్ణం భౌష్ణం జరుగం సారస్వతగం సారస్వతం జరుం భౌష్ణం జరుం భౌష్ణం భౌష్ణం జరుం జరుం భౌష్ణం జరుం జరుం భౌష్ణం జరుం జరుం భౌష్ణం జరుం భౌష్ణం జరం జరం భౌష్ణం భౌష్ణం జరం మారుతం మారుతం జరం భౌష్ణం భౌష్ణం జరం మారుతం జరం మారుతం మారుతం జరం జరం మారుతగం సప్తకపాలకం సప్తకపాలం మారుతం జరం జరం మారుతగం సప్తకపాలం మారుతగం సప్తకపాలకం సప్తకపాలం మారుతం మారుతగం సప్తకపాలం వైష్ణదేవీం వైష్ణదేవీకం సప్తకపాలం మారుతం మారుతగం సప్తకపాలం వైష్ణదేవీ సప్తకపాలం వైష్ణదేవీం వైష్ణదేవీకం సప్తకపాలకం సప్తకపాలం వైష్ణదేవి మామిక్ష మామిక్షాం వైష్ణదేవీకం సప్తకపాలకం సప్తకపాలం వైష్ణదేవి మామిక్షాకపాలమితి సప్తకపాలం వైష్ణదేవి మామిక్ష మామిక్షాం వైష్ణదేవీం వైష్ణదేవి మామిక్షాం ద్యావా పృథివ్యం ద్యావా పృథివ్య మామిక్షాం వైష్ణదేవీం వైష్ణదేవి మామిక్షాం ద్యావా పృథివ్యం వైష్ణదేవీమితి వైష్ణదేవీ మామిక్షాం ద్యావా పృథివ్యం ద్యావా పృథివ్య మామిక్ష మామిక్షాం ద్యావా పృథివ్యమేకకపాలమేకకపాలం ద్యావా పృథివ్య మామిక్ష మామిక్షాం ద్యావా పృథివ్యమేకకపాలం ద్యావా పృథివ్యమేకకపాలమేకకపాలం ద్యావా పృథివ్యం ద్యావా పృథివ్యమేకకపాలం ద్యావా పృథివ్యమితి ద్యావా పృథివ్యం ఏకకపాలమిత్యేకకపాలం ఐంద్రాజ్ఞమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రాజ్ఞమైంద్రాజ్ఞమేకాదశకపాలం మారుతీం మారుతీమేకాదశకపాలమైంద్రాజ్ఞమైంద్రాజ్ఞమేకాదశకపాలం మారుతీంద్రాజ్ఞమిత్యైంద్రాజ్ఞమేకాదశకపాలం మారుతీం మారుతీమేకాదశకపాలమేకాదశకపాలం మారుతీ మామిక్షా మామిక్షాం మారుతీమేకాదశకపాలమేకాదశకపాలం మారుతీ మామిక్షాకపాలమిత్యేకాదశకపాలం మారుతీ మామిక్షా మామిక్షాం మారుతీం మారుతీ మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షాం మారుతీం మారుతీ మామిక్షాం వారుణీ మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షా మామిక్షాం వారుణీ మామిక్షాం వారుణీ మామిక్షా మామిక్షాం వారుణీ మామిక్షాం వారుణీ మామిక్షా మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షాం కాయం కాయ మామిక్షాం వారుణీం వారుణీ మామిక్షాం కాయం మామిక్షాం కాయం కాయ మామిక్షా మామిక్షాం కాయమేకకపాలమేకకపాలం కాయ మామిక్షా మామిక్షా కాయమేకకపాలం కాయం కాయమేకకపాలం మృఘాస్యాన్ మృఘాస్యానేకకపాలం కాయం కాయమేకకపాలం మృఘాస్యాన్ మృఘాస్యాన్ మృఘాస్యానేకకపాలమేకకపాలం మృఘాస్యాన్ హవామహే హవామహే మృఘాస్యానేకకపాలమేకకపాలం మృఘాస్యాన్ హవామహే ఏకకపాలమిత్యేకకపాలం మృఘాస్యాన్ హవామహే హవామహే మృఘాస్యాన్ మృఘాస్యాన్ హవామహే మరుతో మరుతో హవామహే మృఘాస్యాన్ మృఘాస్యాన్ హవామహే మరుత ఘాస్యానితి ప్రాఘాస్యాను హవామహే మరుతో మరుతో హవామహే హవామహే మరుతో యజ్ఞవాహదో యజ్ఞవాహదో మరుతో హవామహే హవామహే మరుతో యజ్ఞవాహస మరుతో యజ్ఞవాహసో యజ్ఞవాహసో మరుతో మరుతో యజ్ఞవాహస కరంభేణ కరంభేణ యజ్ఞవాహసో మరుతో మరుతో యజ్ఞవాహస కరంభేణ యజ్ఞవాహస కరంభేణ కరంభేణ యజ్ఞవాహసో యజ్ఞవాహస కరంభేణ సదోషద సదోషద కరంభేణ యజ్ఞవాహసో యజ్ఞవాహస కరంభేణ సదోషదేణ సదోషద సదోషద కరంభేణ కరంభేణ సదోషస జోషస మోషూనో నస్సుమో మోషూణ ఇంద్రేంద్ర నస్సుమో మోషూణ ఇంద్ర నస్సుసూన ఇంద్రేంద్ర నస్సుసూన ఇంద్ర ఇంద్రేంద్ర నోన ఇంద్ర పృత్సు పృథ్వీంద్ర నోన ఇంద్ర పృత్సు పృత్సు పృథ్వీంద్రేంద్ర పృత్సుదేవదేవ పృథ్వీంద్రేంద్ర పృత్సుదేవ పృత్సుదేవదేవ పృత్సు పృత్సుదేవాస్తువస్తు దేవ పృత్సు పృత్సుదేవాస్తు దేవాస్తువస్తు దేవదేవాస్తు స్మస్మాస్తు దేవదేవాస్తు స్మాస్తు స్మస్మాస్తు స్మదే స్మాస్తు స్మదే దే స్మస్మతే సుష్మిన్ సుష్మిన్ తే స్మస్మతే సుష్మిన్ సుష్మిన్ సుష్మిన్ దే సుష్మిన్ ప్రేతసుదానవ ఇది సుదానవ దానవ ఇది సుదానవ నయనే అనేకవదే పురోడాశం పురోడాశమనేకవదే అనేకవదే పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశమనేకవదే అనేకవదే పురోడాశమష్టాకపాలం పురోడాశమష్టాకపాలమష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం నిర్నిరష్టాకపాలం పురోడాశం పురోడాశమష్టాకపాలం ప్రోడాశం క్రీడిభ్య క్రీడిభ్య ప్రోడాశం ప్రోడాశకం సప్తక బాలకం సప్తక బాలం ప్రోడాశం క్రీడిభ్య క్రీడిభ్య ప్రోడాశకం సప్తక బాలం క్రీడిభ్యేభ్య ప్రోడాశకం సప్తక బాలకం సప్తక బాలం ప్రోడాశం ప్రోడాశకం సప్తక బాలం నిర్ణయస్వత్తక బాలం ప్రోడాశం ప్రోడాశకం సప్తక బాలం నిర్ణయస్వత్తకాలకం సప్తక బాలం నర్వపతి సప్తక బాలం సప్తకపాలమిది సప్తకపాలం సాకం వపతి వపతి సాకం సూర్యేణ సూర్యేణ సాకం వపతి వపతి సాకం సూర్యేణ సాకం సూర్యేణ సూర్యేణ సాకం సూర్యేణ్యుత సూర్యేణ సాకం సూర్యేణ సూర్యేణోద్యుత సూర్యేణ సూర్యేణోద్యతేయమాజ్ఞేయముద్యుత సూర్యేణ సూర్యేణోద్యతేయమాష్టాకబాలమాష్టాకబాలమాజ్ఞేయమద్యుతోద్యతేయమాష్టాకబాలం నిర్ణరష్టాకబాలమష్టాకబాలం నిర్వపతి వపతి నిరష్టాకబాలం నిర్వపతి నిర్వపతి వపతి నిర్నిర్వపతి సౌమ్యగో సౌమ్యం వపతి నిర్నిర్వపతి సౌమ్యం సౌమ్యగో సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం జరుగో సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం సౌమ్యం జరుం జరుగో సౌమ్యగో సౌమ్యం జరుగో సావిత్రగో సావిత్రం జరుగో సౌమ్యగో సౌమ్యం జరుగో సావిత్రం జరుగో సావిత్రగో సావిత్రం జరుం జరుగో సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలము సావిత్రం జరుం జరుగో సావిత్రం ద్వాదశకపాలం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రగో సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతగం సారస్వతం ద్వాదశకపాలకం సావిత్రగం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం ద్వాదశకపాలకం సారస్వతం సారస్వతం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సారస్వతం జరుం జరుగు సారస్వతం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సారస్వతం జరుం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం సారస్వతం జరుం జరుగు సారస్వతం సారస్వతం జరుం భోష్ణం జరుగు సారస్వతం సారస్వతం జరుం భోష్ణం జరుం భోష్ణం భోష్ణం జరుం జరుం భోష్ణం జరుం జరుం భోష్ణం జరుం జరుం భోష్ణం జరుం భోష్ణం జరుం జరుం భోష్ణం భోష్ణం జరుమైంద్రాగ్నమైంద్రాగ్నం జరుం భోష్ణం భోష్ణం జరుమైంద్రాగ్నం జడుమైంద్రాగ్నమైంద్రాగ్నం జరుం జడుమైంద్రాగ్నమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రాగ్నం జరుం జరుం జడుమైంద్రాగ్నమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రాగ్నమేకాదశకపాలమైంద్రాగ్నమేకాదశకపాలమైంద్రాగ్నమేకాదశకపాలమైంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఏకాదశకపాలమైంద్రమైంద్రమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రం జరుం జరుం జరుమైంద్రమైంద్రం జరుం వైశ్వకర్మణం వైశ్వకర్మణం జరుం వైశ్వకర్మణం జరుం జరుం వైశ్వకర్మణం జరుం జరుం వైశ్వకర్మణం వైశ్వకర్మణం వైశ్వకర్మణం జరుం జరుం వైశ్వకర్మణమేకపాలమేకపాలం వైశ్వకర్మణం జరుం జరుం వైశ్వకర్మణమేకపాలం వైశ్వకర్మణమేకపాలమేకపాలం వైశ్వకర్మణం వైశ్వకర్మణం వైశ్వకర్మణం వైశ్వకర్మణమేకపాలం వైశ్వకర్మణమితి వైశ్వకర్మణం ఏకపాలమిత్యేకపాలం సోమాజపిత్రమతే పురోడాశం పురోడాశం పిత్రమతే పురోడాశం షట్కపాలకం షట్కపాలం పురోడాశం పిత్రమతే పురోడాశం షట్కపాలం నిర్ణయ షట్కపాలం పురోడాశం పురోడాశం షట్కపాలం నిర్ణయ షట్కపాలకం షట్కపాలం నిర్వపతి వపతి నిష్ట్కపాలకం షట్కపాలం స్వాతేభ్యో స్వాతేభ్యో విభాన్యాయే దుఃఖే స్వాతేభ్యో స్వాతేభ్యో విభాన్యాయే దుఃఖే స్వాతేభ్య ఇత్యగ్ని స్వాతేభ్యః విభాన్యాయే దుఃఖే అక్షన్ పితరో క్షన్ అక్షన్ పితరో మే దంతా మే దంత పితరో మాతరం మాతరం మాతరం యజ్ఞన్ మాతరం పితరం పితరం మాతరం యజ్ఞన్ మాతరం పితరం మాతరం పితరం పితరం మాతరం మాతరం పితరం బాబా పితరం మాతరం మాతరం పితరం బాతరం బాబా పితరం పితరం వాజిహిగుంసిమ వా పితరం పితరం వాజిహిగుంసిమాజిహిగుంసిమ మాతస్మాదేన సహేన సస్తస్మాన్ మాతస్మాదేన సహస్మాదేన సహేన సస్తస్మాతస్మాదేన శోగారోహవత్యోగారోహవత్యేన సస్తస్మాతస్మాదేన శోగారోహవత్యేన శోగారోహవత్యోగారోహవత్యేన సహేన శోగారోహవత్య ప్రప్రగారోహవత్యేన సహేన శోగారోహవత్య ప్రగారోహవత్య ప్రప్రగారోహవత్యోగారోహవత్య ప్రమందలు ముందల ప్రగారోహవత్యోగారోహవత్య ప్రమందలు అనుభవత్య ఇది గారోహవత్య ప్రమందల ముందల ప్రప్రమందల దురితాదృతాముందల ప్రప్రమందల స్వస్రాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబికయాంబ మూజవతో మూజవతః పరః పరో మూజవతోత్యతి మూజవతః పరః పరో మూజవతోతి ఇంద్రాజ్ఞం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలమైంద్రాజ్ఞమయీంద్రాజ్ఞం ద్వాదశకపాలం వైశ్వదేవం ఇంద్రాజ్ఞమిత్యేంద్రాజ్ఞం ద్వాదశకపాలం వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవం జరుం ద్వాదశకపాలం వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం వైశ్వదేవం జరుమింద్రాయేంద్రాయ జరుం వైశ్వదేవం వైశ్వదేవం జరుమింద్రాయ జరుమింద్రాయేంద్రాయ జరుం జరుమింద్రాయ సునాసీరాజ సునాసీరాజేంద్రాయ జరుం జరుమింద్రాయ సునాసీరాజేంద్రాయ పురోడాశం పురోడాశం సునాసీరాజేంద్రాయేంద్రాయ సునాసీరాయ పురోడాశం సునాసీరాజ పురోడాశం పురోడాశకం సునాసీరాజ సునాసీరాజ పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశకం సునాసీరాజ సునాసీరాజ పురోడాశం ద్వాదశకపాలం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం వాయవ్యం వాయవ్యం ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం వాయవ్యం ద్వాదశకపాలం వాయవ్యం వాయవ్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం వయో వాయవ్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం వయ ద్వాదశకపాలం ద్వాదశ వాయవ్యం వయ పయో వాయవ్యం వాయవ్యం వయ సౌర్యగం సౌర్యం వయో వాయవ్యం వాయవ్యం వయ సౌర్యం సౌర్యగం సౌర్యం సౌర్యం సౌర్యమేకపాలం సౌర్యమేకపాలమేకపాలకం సౌర్యగం సౌర్యమేకపాలం ద్వాదశకవం ద్వాదశకపాలం సౌర్యగం సౌర్యమేకపాలం ద్వాదశకవం ఏకపాలం ద్వాదశకవం ద్వాదశకవమేకపాలమేకపాలం ద్వాదశకవకంశేరకంశేరం ద్వాదశకవమేకపాలమేకపాలం ద్వాదశకవకంశేరం దేవాయ దేవా పురస్సద పురస్సదో దేవా పురస్సదోగ్నే నేత్రా పురస్సదో దేవా దేవా పురస్సదోగ్నినేత్రా అగ్నినేత్రా పురస్సద పురస్సదోగ్నినేత్రా దక్షిణసుదోగ్నినేత్రా పురస్సద పురస్సదోగ్నినేత్రా దక్షిణసుదేత్రా దక్షిణసుదో దక్షిణసుదోగ్నినేత్రా అగ్నినేత్రా దక్షిణసుదోమనేత్రా జమనేత్రా దక్షిణసుదోగ్నినేత్రా అగ్నినేత్రా దక్షిణసుదో జమనేత్రా జమనేత్రా దక్షిణసుదో దక్షిణసుదో జమనేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదో జమనేత్రా దక్షిణసుదో దక్షిణసుదో జమనేత్రా పశ్చాత్సుద దక్షిణసుద జమనేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదో జమనేత్రా జమనేత్రా పశ్చాత్సుదస్ మిత్రునేత్రాస్ మిత్రునేత్రా పశ్చాత్సుదో జమనేత్రా జమనేత్రా పశ్చాత్సుదస్ మిత్రునేత్రాత్సుదస్ మిత్రునేత్రాస్ మిత్రునేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదస్ మిత్రునేత్రా ఉత్తరసుద ఉత్తరసుదస్ మిత్రునేత్రా పశ్చాత్సుద పశ్చాత్సుదస్ మిత్రునేత్రా ఉత్తరసుద మిత్రునేత్రా ఉత్తరసుద ఉత్తరసుదస్ మిత్రునేత్రాస్ మిత్రునేత్రా ఉత్తరసుదో వరుణనేత్రా వరుణనేత్రా ఉత్తరసుదస్ మిత్రునేత్రాస్ మిత్రునేత్రా ఉత్తరసుదో వరుణనేత్రాసుదో వరుణనేత్రా వరుణనేత్రా ఉత్తరసుద ఉత్తరసుదేత్రా ఉపనిషద ఉపనిషదో వరుణనేత్రా ఉత్తరసుద ఉత్తరసుదో వరుణనేత్రా ఉపనిషద వరుణనేత్రా ఉపనిషద ఉపనిషదో వరుణనేత్రా వరుణనేత్రా ఉపనిషదో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా ఉపనిషదో వరుణనేత్రా వరుణనేత్రా ఉపనిషదో బృహస్పతినేత్రా వరుణనేత్రాషదో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా ఉపనిషద ఉపనిషదో బృహస్పతినేత్రా రక్షోహణో రక్షోహణో బృహస్పతినేత్రా ఉపనిషద ఉపనిషదో బృహస్పతినేత్రా రక్షోహణపరిషదేత్రా రక్షోహణో రక్షోహణో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా రక్షోహణస్తే రక్షోహణో బృహస్పతినేత్రా బృహస్పతినేత్రా రక్షోహణస్తే బృహస్పతి నేత్రోహణస్తే రక్షోహణో రక్షోహణస్తే నో నస్తే రక్షోహణో రక్షోహణస్తేన రక్షోహణో నస్తే పాందు పాందు నస్తే పాందు పాందు పాందు పాందు నో నస్తే పాందు పాందు నస్తేభ్యో వంతు నో నో వందు భ్యస్తేభ్యో నమో నమస్తేభ్యో నమస్తేభ్యో నమస్తేభ్యో నమస్తేభ్యో నమో నమస్తేభ్య స్వాహా స్వాహా తేభ్యో నమో నమస్తేభ్య స్వాహాభ్య స్వాహా స్వాహా తేభ్యస్తేభ్య స్వాహా సమూఢమో సమూఢ స్వాహా తేభ్యస్తేభ్య స్వాహా సమూఢం స్వాహా సమూఢమో సమూఢ స్వాహా స్వాహా సమూఢమో రక్ష రక్షమూఢ స్వాహా స్వాహా సమూఢమో రక్ష మూఢగో రక్ష రక్షమూఢమో సమూఢమో రక్షసందగ్ధమో సందగ్ధమో రక్షసమూఢమో సమూఢమో రక్షసందగ్ధం మూఢమిది సంగ్ధమో సందగ్ధమో రక్ష రక్షసందగ్ధమో రక్ష రక్షసందగ్ధమో రక్ష రక్షసందగ్ధమో రక్ష సందగ్ధమో రక్ష సందగ్ధమితి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహస్పతి బృహ దుమస్వదే రక్షోఘ్నే రక్షోఘ్నే దుమస్వదే దుమస్వదే రక్షోఘ్నే స్వాహ స్వాహ రక్షోఘ్నే దుమస్వదే దుమస్వదే రక్షోఘ్నే స్వాహ స్వాహ స్వాహ రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహ ప్రష్టివాహి ప్రష్టివాహి స్వాహ రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహ ప్రష్టివాహి రక్షోఘ్నయితి రక్షాఘ్నే స్వాహ ప్రష్టివాహి ప్రష్టివాహి స్వాహ స్వాహ ప్రష్టివాహి రథోరథ ప్రష్టివాహి స్వాహ స్వాహ ప్రష్టివాహి రథ ప్రష్టివాహి రథోరథ ప్రష్టివాహి ప్రష్టివాహి రథో దక్షిణ దక్షిణార్థ ప్రష్టివాహి ప్రష్టివాహి రథో దక్షిణ ప్రష్టివాహీతి ప్రష్టివాహి రథో దక్షిణ దక్షిణార్థో రథో దక్షిణ దేవస్య దేవస్య దక్షిణార్థో రథో దక్షిణ దేవస్య దక్షిణ దక్షిణ దేవస్య దేవస్య దక్షిణ దక్షిణ దేవస్య దేవస్య ద్వా దేవస్య దక్షిణ ప్రసవే ప్రసవే సమిదస్ విదు ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపదేవత నిర్వపత్యేంద్రావై వైష్ణవమైంద్రావైష్ణవం వపతి దక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాద నిర్ణిర్వపతి బ్రహ్మణో బ్రహ్మణోపతి నిర్ణిర్వపతి దశకపాలం దశకపాలకం సూతస్య దశకపాలకం సూతస్య దశకపాలం దశకపాలకం శ్రోతస్య గృహే గృహే శ్రోతస్య దశకపాలం దశకపాలకం శ్రోతస్య గృహే దశకపాలం శ్రోతస్య గృహే గృహే శ్రోతస్య శ్రోతస్య గృహే మహానిరష్టో మహానిరష్టో గృహే శ్రోతస్య శ్రోతస్య గృహే మహానిరష్ట గృహే మహానిరష్టో మహానిరష్టో గృహే గృహే మహానిరష్టో దక్షిణా దక్షిణా మహానిరష్టో గృహే గృహే మహానిరష్టో దక్షిణా మహానిరష్టో దక్షిణా దక్షిణా మహానిరష్టో మహానిరష్టో దక్షిణామారుతం మారుతం దక్షిణా మహానిరష్టో మహానిరష్టో దక్షిణామారుతం మహానిరష్ట ఇది మహానిరష్ట దక్షిణామారుతం మారుతం దక్షిణా దక్షిణామారుతకం సప్తకపాలకం సప్తకపాలం మారుతం దక్షిణా దక్షిణామారుతకం సప్తకపాలం మారుతం సప్తకపాలకం సప్తకపాలం మారుతం మారుతం సప్తకపాలం బ్రాహ్మణీయో బ్రాహ్మణీయ సప్తకపాలం మారుతం మారుతం సప్తకపాలం బ్రాహ్మణీయ సప్తకపాలం గ్రామణ్యో గ్రామణ్య సప్తకపాలకం సప్తకపాలం గ్రామణ్యో గృహే గృహే గ్రామణ్య సప్తకపాలకం సప్తకపాలం గ్రామణ్యో గృహే సప్తకపాలమితి సప్తకపాలం బ్రాహ్మణ్యో గృహే గృహే గ్రామణ్యో గ్రామణ్యో గృహే పుష్టిర్గృహే గ్రామణ్యో గ్రామణ్యో గృహే పుష్టి గ్రామణీయ ఇది గ్రామాణ్య గృహే పుష్ పుష్టిర్గృహే గృహే పుష్టిర్దక్షిణ దక్షిణ పుష్టిర్గృహే గృహే పుష్టిర్దక్షిణ దక్షిణ దక్షిణ పుష్టిర్దక్షిణ సావిత్రకం సావిత్రం దక్షిణ పుష్టిర్పుష్టిర్దక్షిణ సావిత్రం దక్షిణ సావిత్రకం సావిత్రం దక్షిణ దక్షిణ సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రం దక్షిణ దక్షిణ సావిత్రం ద్వాదశకపాలం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం క్షత్రుః క్షత్రుః ద్వాదశకపాలకం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం క్షత్రుః ద్వాదశకపాలం క్షత్రుః క్షత్రుర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం క్షత్రుర్గృహే గృహే క్షత్రుర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం క్షత్రుర్గృహే ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం క్షత్రుర్గృహే గృహే క్షత్రుః క్షత్రుర్గృహ ఉపధ్వస్త ఉపధ్వస్తో గృహే క్షత్రుః క్షత్రుర్గృహ ఉపధ్వస్తః ధ్వస్తో దక్షిణా దక్షిణోవద్ధ్వస్తో దక్షిణాక్షిణోవద్ధ్వస్తో దక్షిణాశ్వినం దక్షిణా దక్షిణాశ్వినందిక బాలం శ్వినందిక బాలందిక బాలమాశ్వినందిక బాలకం సంగ్రహీత సంగ్రహేతర్దిక బాలమాశ్వినమాశ్వినందిక బాలకం సంగ్రహీతో బాలకం సంగ్రహేతుర్ద్విక బాలంబిక బాలకం సంగ్రహేతుర్గృహే గృహే సంగ్రహేతుర్ద్విక బాలంబిక బాలకం సంగ్రహేతుర్గృహే కపాలమిది ద్వేకపాలం సంగ్రహేతుర్గృహే గృహే సంగ్రహేతుర్గృహే సవాచ్యౌ సవాచ్యౌ గృహే సంగ్రహేతుర్గృహే సవాచ్యౌహేతుర్హేతుృహే సవాచ్యౌ సవాచ్యౌ గృహే గృహే సవాచ్యౌ దక్షిణా దక్షిణా సవాచ్యౌ గృహే గృహే సవాచ్యౌ దక్షిణా వాచ్యౌ దక్షిణా దక్షిణా సవాచ్యౌ సవాచ్యౌ దక్షిణా పౌష్ణం పౌష్ణం దక్షిణా సవాచ్యౌ సవాచ్యౌ దక్షిణా పౌష్ణ్యాతి సాచ్యౌ దక్షిణా పౌష్ణం పౌష్ణం దక్షిణా దక్షిణా పౌష్ణం జరం జరం పౌష్ణం దక్షిణా దక్షిణా పౌష్ణం జరం పౌష్ణం జరం జరం పౌష్ణం పౌష్ణం జరం భాగదుభస్ భాగదుభస్ జరం పౌష్ణం పౌష్ణం జరం భాగదుభస్ జరం భాగదుభస్ భాగదుభస్ జరం జరం భాగదుభస్ గృహే గృహే భాగదుభస్ జరం జరం భాగదుభస్ గృహే భాగదుభస్ గృహే గృహే భాగదుభస్ భాగదుభస్ గృహే శ్యామ శ్యామో గృహే భాగదుభస్ భాగదుభస్ గృహే శ్యామ భాగదుభస్ భాగదుభస్ శ్యామ శ్యామో గృహే గృహే శ్యామో దక్షిణ దక్షిణా శ్యామో గృహే గృహే శ్యామో దక్షిణ శ్యామో దక్షిణ దక్షిణ శ్యామ శ్యామో దక్షిణ రౌద్రగం రౌద్రం దక్షిణ శ్యామ శ్యామో దక్షిణ రౌద్రం దక్షిణ రౌద్రగం రౌద్రం దక్షిణ దక్షిణ రౌద్రంగా వీధృతంగా వీధృతకం రౌద్రం దక్షిణ దక్షిణ రౌద్రంగా వీధృతం రౌద్రంగా వీధృతంగా వీధృతకం రౌద్రం రౌద్రంగా వీధృతం జలం జలంగా వీధృతకం రౌద్రం రౌద్రంగా వీధృతం జలం వీధృతం జలం జలంగా వీధృతంగా వీధృతం జలమక్షాభావస్యాక్షాభావస్య జలంగా వీధృతంగా వీధృతం దక్షిణేంద్రాజేంద్రాజ దక్షిణోద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్వారౌద్ సుబ్రాహ్మణే ప్రోడాశం ప్రోడాశకం సుత్రాహ్మణే సుత్రాహ్మణే ప్రోడాశమేకాదశకపాలమేకాదశకపాలం ప్రోడాశకం సుత్రాహ్మణే సుత్రాహ్మణే ప్రోడాశమేకాదశకపాలం ప్రోడాశమేకాదశకపాలమేకాదశకపాలం ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ప్రతి ప్రత్యేకాదశకపాలం ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ప్రతి ఏకాదశకపాలం ప్రతి ప్రత్యేకాదశకపాలమేకాదశకపాలం ప్రతి నిర్ణయప్రత్యేకాదశకపాలమేకాదశకపాలం ప్రతి ఏకాదశకపాలమిత్యేకాదశ కపాలం నిర్ణయప్రతి పపతి నిర్ణర్వపతి ఇంద్రాజేంద్రాయ పపతి నిర్ణర్వపతి ఇంద్రాజ ఇంద్రాయేంద్రాయ పపతి పపతి ఇంద్రాజాగం హోముచేకం హోముచ ఇంద్రాయ పపతి పపతి ఇంద్రాజాగం హోముచే ఇంద్రాయాగం హోముచేకం హోముచేంద్రాయేంద్రాయాగం హోముచే యమయమకం హోముచేంద్రాయేంద్రాయాగం హోముచేయం హోముచేయమయమకం హోముచేకం హోముచేయం నోయమకం హోముచేకం హోముచేయం హోముచ ఇత్యగం హాత్ముజే అయం నో నోయమయం నో రాజా రాజా నోయమయం నో రాజా రాజా రాజా నో నో రాజా వృత్ర వృత్ర రాజా నో నో రాజా వృత్ర రాజా వృత్ర వృత్ర రాజా రాజా వృత్ర రాజా రాజా వృత్ర రాజా రాజా వృత్ర రాజా రాజా రాజా వృత్ర వృత్ర రాజా భూత్ భూత్ రాజా వృత్ర వృత్ర రాజా భూత్ రహేది వృత్ర రాజా భూత్ భూత్ రాజా రాజా భూత్ వృత్రం వృత్రం భూత్ రాజా రాజా భూత్ వృత్రం భూత్ వృత్రం వృత్రం భూత్ వృత్రం మధ్యా వృత్రం భూత వృత్రం మధ్యా మధ్యాద్ వృత్రం వృత్రం మధ్యాన్ మైత్రావారోహస్పత్యం మైత్రావారోహస్పత్యం మధ్యాద్ వృత్రం వృత్రం మధ్యాన్ మైత్రావారోహస్పత్యం మైత్రావారోహస్పత్యం మైత్రావారోహస్పత్యం మధ్యాద్ధ్యాన్ మైత్రావారోహస్పత్యం భవతి భవతి మైత్రావారోహస్పత్యం మధ్యాద్ధ్యాన్ మైత్రావారోహస్పత్యం భవతి మైత్రావారోహస్పత్యం భవతి భవతి మైత్రావారోహస్పత్యం మైత్రావారోహస్పత్యం భవతి శ్వేతాయై భవతి మైత్రావారోహస్పత్యం మైత్రావారోహస్పత్యం భవతి శ్వేతాయై మైత్రావారోహస్పత్యమితి మైత్రావారోహస్పత్యం భవతి శ్వేతాయై భవతి భవతి శ్వేతాయై శ్వేతవత్సాయై శ్వేతవత్సాయై శ్వేతాయై భవతి భవతి శ్వేతాయై శ్వేతవత్సాయై శ్వేతవత్సాయి శ్వేతవత్సాయి దుఃఖే స్వయం మూర్తే స్వయం మూర్తే దుఃఖే శ్వేతవత్సాయి శ్వేతవత్సాయి దుఃఖే స్వయం మూర్తే శ్వేతవత్సాయ ఇది శ్వేతవత్సాయి స్వయం మూర్తే స్వయం మూర్తే దుఃఖే దుఃఖే స్వయం మూర్తే స్వయం మధితే స్వయం మధితే స్వయం మూర్తే దుఃఖే స్వయం మూర్తే స్వయం మధితే స్వయం మధితే స్వయం మధితే స్వయం మూర్తే స్వయం మూర్తే స్వయం మధిత స్వయం మధితే స్వయం మూర్తే స్వయం మూర్తే స్వయం మధిత స్వయం మూర్త ఇది స్వయం మూర్తే స్వయం మధితే స్వయం మధిత అశ్వత్థ అశ్వత్థ స్వయం మధితే స్వయం మధిత అశ్వత్థే స్వయం మధిత ఇది స్వయం మధితే అశ్వత్థ అశ్వత్థ అశ్వత్థే పాత్రే పాత్ర అశ్వత్థ అశ్వత్థే పాత్రే అశ్వత్థే పాత్రే పాత్ర అశ్వత్థ అశ్వత్థే పాత్రే చతుస్రక్తౌ చతుస్రక్తౌ పాత్ర అశ్వత్థ అశ్వత్థే పాత్రే చతుస్రక్తౌ పాత్రే చతుస్రక్తౌ చతుస్రక్తౌ పాత్రే పాత్రే చతుస్రక్తౌ స్వయమవపన్నాయై స్వయమవపన్నాయై చతుస్రక్తౌ పాత్రే పాత్రే చతుస్రక్తౌ స్వయమవపన్నాయై చతుస్రక్తౌ స్వయమవపన్నాయై స్వయమవపన్నాయై చతుస్రక్తౌ చతుస్రక్తౌ స్వయమవపన్నాయై శాఖాయై శాఖాయై స్వయమవపన్నాయై చతుస్రక్తౌ చతుస్రక్తౌ స్వయమవపన్నాయై శాఖాయై స్వయమవపన్నాయై శాఖాయై శాఖాయై స్వయమవపన్నాయై స్వయమవపన్నాయై శాఖాయై కర్ణాన్ కర్ణాన్ శాఖాయై స్వయమవపన్నాయై స్వయమవపన్నాయై శాఖాయై కర్ణాన్ శాఖాయై కర్ణాన్ కర్ణాన్ శాఖాయై శాఖాయై కర్ణాగుశ్చ కర్ణాన్ శాఖాయై శాఖాయై కర్ణాగుశ్చ కర్ణాగుశ్చ కర్ణాగుశ్చ జాగర్ణాగుశ్చ జాగర్ణాగుశ్చ జాగర్ణాగుశ్చ జాగర్ణాగుశ్చ తండులాగుశ్చ తండులాన్ వివితండులాగుశ్చ తండులాన్ వివితండులాన్ విచునుయాచ్యునుయాద్విచునుయాచ్యేచునుయాచ్యే కర్ణాకర్ణాయే కర్ణాయే కర్ణా కర్ణాయే కర్ణాస్త కర్ణాయే కర్ణాస్త కర్ణాస్త కర్ణా కర్ణాస్త పయసి పయసి కర్ణా కర్ణాస్త పయసి సపయసి పయసి స సపయసి బారోహస్పత్యో బారోహస్పత్య పయసి స సపయసి బారోహస్పత్య బారోహస్పత్యో బారోహస్పత్య పయసి పయసి బారోహస్పత్యోజే బారోహస్పత్య పయసి పయసి బారోహస్పత్యోజే బారోహస్పత్యో బారోహస్పత్యోజే కర్ణాకర్ణాయే బారోహస్పత్యో బారోహస్పత్యోజే కర్ణాకర్ణాయేకర్ణాస్తోకర్ణాయేకర్ణాస్తోకర్ణాకర్ణాస్త ఆజ్య ఆజ్యే మైత్రాధ్యే మైత్ర ఆజ్యే మైత్ర మైత్ర ఆజ్య ఆజ్యే మైత్రస్వయంకృత స్వయంకృత మైత్రాజ్యాజ్యో మైత్రస్వయంకృత మైత్రో మైత్రస్వయంకృత వేదుర్వేదస్వయంకృత మైత్రో మైత్రస్వయంకృత వేది స్వయంకృత వేదుర్వేదస్వయంకృత స్వయంకృత వేదుర్భవతి భవతి వేదస్వయంకృత స్వయంకృత వేదుర్భవతి స్వయంకృత వేదుర్భవతి భవతి వేదుర్వేదుర్భవతి స్వయం జనగ్ స్వయం జనం భవతి వేదుర్వేదుర్భవతి స్వయం జనం రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్రాయ పశుపతయే రుద్

వైరరాతిమరాతిమే వైరే వైరరాతిమతారీతారీతరా జనభృతస్థాగ్నేరగ్నేస్థాగ్నేస్తేజస్యా ఊర్జస్వదేర్మహి వర్చోవర్చోమహి వర్చః క్షత్రస్య క్షత్రస్య యోని క్షత్రస్య యోని క్షత్రస్య జానరాజ్యాయేతి జానరాజ్యాయేషవోవ ఏష జానరాజ్యాయేషవోవ ఏష జానరాజ్యాయేషవః జానరాజ్యాయేతి జానరాజ్యాయేషవోవ ఏష ఏషవో భరతా భరతా ఏష ఏషవో భ వరుణమిత్రమిత్రవరుణవరుణమిత్రగర్తం గర్తం గర్తం మిత్రవరుణవరుణ మిత్రగర్తం గర్తం మిత్రమిత్రగర్తం తదస్తతో గర్తం మిత్రమిత్రగర్తం తదః తదస్తతో గర్తం గర్తం తతశ్చక్షాథాంచక్షాథాం తతో గర్తం గర్తం తతశ్చక్షాథాం తతశ్చక్షాథాంచక్షాథాం మరుతో దేవత మరుతో ప్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చిత్ నక్షత్రేభ్యో ప్రాణం ప్రాణం పృష్ఠే పృష్ఠే నావశ్చరంది నామశ్చరంది చరంది నా భో నామశ్చరంది స్వశిష స్వశిష చరంది నా విష్ణోర్విష్ణోర్విష్ణోర్విక్రాంతమస్య విక్రాంతం విష్ణోర్విష్ణోర్ విక్రాంతమసిక్రాంతం విక్రాంతమసి మరుతాం మరుతామసి విక్రాంతం విక్రాంతమసి మరుతామితి విక్రాంతం మరుతాం మరుతామస్తి మరుతాం ప్రసవే ప్రసవే మరుతామస్తి మరుతాం ప్రసవే ప్రసవే ప్రసవే మరుతాం మరుతాం ప్రసవే జేషం జేషం ప్రసవే మరుతాం మరుతాం ప్రసవే జేషం ప్రసవే జేషం జేషం ప్రసవే ప్రసవే జేషమాప్తమాప్తం జేషం ప్రసవే ప్రసవే జేషమాప్తం ప్రసవ ఇది ప్రసవే జేషమాప్తమాప్తం జేషం జేషమాప్తం మనోమాప్తం జేషం జేషమాప్తం మన ఆప్తం మనోమన ఆప్తమాప్తం మనస్సగోసం మన ఆప్తమాప్తం మనస్సం మనస్సగోసం మనోమనస్స మహమహగోసం మనోమనస్స మహం మహమహగోసగోస మహమింద్రియేణేంద్రియేణాహగోసగోస మహమింద్రియేణ హమింద్రియేణేంద్రియేణాహమహమింద్రియేణవీర్యేణవీర్యేణేంద్రియేణాహమహమింద్రియేణవీర్యేణవీర్యేణవీర్యేణవీర్యేణవీర్యేణ పశూనాం పశూనాం వీర్యేణేంద్రియేణేంద్రియేణ వీర్యేణ పశూనాం వీర్యేణ పశూనాం పశూనాం వీర్యేణ పశూనాం మన్యుర్మన్యః పశూనాం వీర్యేణ పశూనాం మన్యుః పశూనాం మన్యుర్మన్యః పశూనాం పశూనాం మన్యురస్యసి మన్యుః పశూనాం పశూనాం మన్యురసి మన్యురసి మన్యుర్మన్యురసి భగవాసి మన్యుర్మన్యురసి మన్యుర్మ ఇవే మే మన్యు మే మన్యుర్మన్యుర్మే మన్యుర్భూయాన్ మన్యుర్మన్యుర్భూయాన్ నమో నమో భూయాన్ మన్యుర్మన్యుర్భూయాన్ నమ భూయాన్ నమో నమో భూయాత్ భూయాన్ నమో మాత్రే మాత్రే నమో భూయాత్ భూయాన్ నమో మాత్రే నమో మాత్రే మాత్రే నమో నమో మాత్రే పృథివ్యై పృథివ్యై మాత్రే నమో నమో మాత్రే పృథివ్యై మాత్రే పృథివ్యై పృథివ్యై మాత్రే మాత్రే పృథివ్యై మామా పృథివ్యై మాత్రే మాత్రే పృథివ్యై మాయ్యై మామా పృథివ్యై పృథివ్యై మాహమహం మా పృథివ్యై పృథివ్యై మాహం మాహమహం మామాహం మాతరం మాతరమహం మామాహం మాతరం అహం మాతరం మాతరమహమహం మాతరం పృథివీం పృథివీం మాతరమహమహం మాతరం పృథివీం మాతరం పృథివీం పృథివీం మాతరం మాతరం పృథివీ గోహిగోశిషం పృథివీం పృథివీ గోహిగోశిషం మామాహిగోశిషం పృథివీం పృథివీ గోహిగోశిషం మాతా పృథివీ మాతా పృథివీ హిగోసి పృథివీ మాతా పృథివీ హిగోసి స్వాహ స్వాహ వనస్పతయే సోమాయ సోమాయ వనస్పతయే స్వాహ స్వాహ వనస్పతయే సోమాయ సోమాయ వనస్పతయే స్వాహ వనస్పతయే స్వాహా స్వాహా వనస్పతయే వనస్పతయే స్వాహేంద్రస్యేంద్రస్య స్వాహా వనస్పతయే వనస్పతయే స్వాహేంద్రస్య స్వాహేంద్రస్యేంద్రస్య స్వాహా స్వాహేంద్రస్య బలాయ బలాయేంద్రస్య స్వాహా స్వాహేంద్రస్య బలాయ బలాయ బలాయేంద్రస్యేంద్రస్య బలాయ స్వాహా స్వాహా బలాయేంద్రస్యేంద్రస్య బలాయ స్వాహా స్వాహా స్వాహా బలాయ బలాయ స్వాహా మరుత మరుత స్వాహా బలాయ బలాయ స్వాహా మరుత స్వాహా మరుత మరుత స్వాహా స్వాహా మరుత మోజస ఓజసే మరుత స్వాహా స్వాహా మరుత మోజసే మరుత మోజస ఓజసే మరుత మరుత మోజసే స్వాహా స్వాహౌజసే మరుత మరుత మోజసే స్వాహా ఓజసే స్వాహా స్వాహౌజస ఓజసే స్వాహా హగుంసో హగుంస స్వాహౌజస ఓజసే స్వాహా హగుంస హగుంసో హగుంస స్వాహా స్వాహా హగుంస శ్రుతిషత్ఛుజషద్ధగుంస స్వాహా స్వాహా హగుంస శ్రుతిషత్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామాహిగుంసేన్ మామ సుషేవ సుషేభో బ్రహ్మాంతం బ్రహ్మాన్ సుషేవ సుషేభో బ్రహ్మాన్ సుషేవ ఇతి సుషేవ బ్రహ్మాంతం బ్రహ్మాన్ బ్రహ్మాన్ త్వగో రాజన్ రాజన్ త్వం బ్రహ్మాన్ బ్రహ్మాన్ త్వగో రాజన్ రాజన్ బ్రహ్మరాజన్ రాజన్ బ్రహ్మాస్యతి బ్రహ్మరాజన్ రాజన్ బ్రహ్మాసి బ్రహ్మాస్యతి బ్రహ్మా బ్రహ్మా వరుణో వరుణోసి బ్రహ్మా బ్రహ్మాసి వరుణ వరుణోస్య వరుణోస్య వరుణోస్య వరుణోసి సత్యధర్మాస్య సత్యధర్మేంద్రస్యేంద్రస్య సత్యధర్మాస్య సత్యధర్మేంద్రస్య ఉపాన్న ప్రేణ ప్రేపాన్న ప్రే స్వాహ స్వాహాన ప్రేపాన్న ప్రే స్వాహ స్వాహాన ప్రేణ ప్రే స్వాహోర్జ ఊర్జ స్వాహాన ప్రేణ ప్రే స్వాహోర్జ ఊర్జ స్వాహ స్వాహోర్జోన ప్రేణత్ర ఊర్జ స్వాహ స్వాహోర్జోన ప్రేజోన ప్రేణత్ర ఊర్జ ఊర్జోన ప్రే స్వాహ స్వాహానత్ర ఊర్జ ఊర్జోన ప్రే స్వాహ ప్రే స్వాహ స్వాహాన ప్రేణ ప్రే స్వాహాగ్నజేగ్నజే స్వాహాన ప్రేణ ప్రే స్వాహాగ్నజే స్వాహాగ్నజేగ్నజే స్వాహ స్వాహాగ్నే గృహపదయే గృహపదయేగ్నజే స్వాహ స్వాహాగ్నే గృహపదయే గృహపదయే గృహపదయేగ్నజే గృహపదయే స్వాహ స్వాహ గృహపదయేగ్నజేగ్నజే గృహపదయే స్వాహ గృహపదయే గృహపదయే స్వాహ గృహపదయే గృహపదయే స్వాహ దక్షిణ దక్షిణాహిరణ్యం వపది వపది హిరణ్యం దక్షిణ హిరణ్యం దక్షిణ దక్షిణాహిరణ్యగో హిరణ్యం దక్షిణాసారస్వతమోసారస్వతం దక్షిణాహిరణ్యగో హిరణ్యం దక్షిణాసారస్వతారస్వతం దక్షిణ దక్షిణాసారస్వతం జరుం జరుగోసారస్వతం దక్షిణ దక్షిణాసారస్వతం జరుం సారస్వతం జరుం జరుగోసారస్వతగోసారస్వతం జరుం వత్సరీ వత్సరీ జరుగోసారస్వతగోసారస్వతం జరుం వత్సరీ వత్సరీ వత్సరీ జరుం జరుం వత్సరీ దక్షిణ దక్షిణ వత్సరీ జరుం జరుం వత్సరీ దక్షిణ సదరీ దక్షిణ దక్షిణ వత్సరీ వత్సరీ దక్షిణాసా విత్రగోసా విత్రం దక్షిణ వత్సరీ వత్సరీ దక్షిణాసా విత్రం దక్షిణాసా విత్రగోసా విత్రం దక్షిణ దక్షిణాసా విత్రం ద్వాదశకపాలకోసా విత్రం దక్షిణ దక్షిణాసా విత్రం ద్వాదశకపాలం విత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకంసా విత్రగంసా విత్రం ద్వాదశకపాలం ధ్వస్తో ధ్వస్తో ద్వాదశకపాలకంసా విత్రగంసా విత్రం ద్వాదశకపాలముపధ్వస్తోపధ్వస్తో ద్వాదశకపాలం ద్వాదశకపాలముపధ్వస్తో దక్షిణ దక్షిణోపధ్వస్తో ద్వాదశకపాలం ద్వాదశకపాలముపధ్వస్తో దక్షిణ ద్వాదశకపాలమి ద్వాదశకపాలం ఉపధ్వస్తో దక్షిణ దక్షిణోపధ్వస్తోపధ్వస్తో దక్షిణ పౌష్ణం పౌష్ణం దక్షిణోపధ్వస్తోపధ్వస్తో దక్షిణ పౌష్ణం ధ్వస్త ఇత్యుపధ్వస్త దక్షిణ పౌష్ణం పౌష్ణం దక్షిణ దక్షిణ పౌష్ణం జరుం జరుం పౌష్ణం దక్షిణ దక్షిణ పౌష్ణం జరుం పౌష్ణం జరుం జరుం పౌష్ణం పౌష్ణం జరుగ్గ శ్యామ శ్యామశ్చరుం పౌష్ణం పౌష్ణం జరుగ్గ శ్యామ జరుగ్గ శ్యామ శ్యామశ్చరుం జరుగ్గ శ్యామో దక్షిణ దక్షిణ శ్యామశ్చరుం జరుగ్గ శ్యామో దక్షిణ శ్యామో దక్షిణ దక్షిణ శ్యామ శ్యామో దక్షిణ బారుహ సత్యం బారుహ సత్యం దక్షిణ శ్యామ శ్యామో దక్షిణ బారుహ సత్యం దక్షిణాబారహస్పత్యం బారహస్పత్యం దక్షిణ దక్షిణాబారహస్పత్యం జరుం జరుం బారహస్పత్యం దక్షిణ దక్షిణాబారహస్పత్యం జరుం బారహస్పత్యం జరుం జరుం బారహస్పత్యం బారహస్పత్యం జరుగోషితి పృష్ఠశ్రి పృష్ఠశ్చరం బారహస్పత్యం బారహస్పత్యం జరుగోషితి పృష్ఠ జరుగోషితి పృష్ఠశ్రి పృష్ఠశ్చరం జరుగోషితి పృష్ఠో దక్షిణ దక్షిణాశ్రి పృష్ఠశ్చరం జరుగోషితి పృష్ఠో దక్షిణ పృష్ఠో దక్షిణ దక్షిణాశ్రి పృష్ఠశ్రి పృష్ఠో దక్షిణ ఇంద్ర ఇంద్రం దక్షిణాశ్రి పృష్ఠశ్రి పృష్ఠో దక్షిణ ఇంద్రం శితి పృష్ఠ ఇది శితి పృష్ఠ దక్షిణ ఇంద్రం ఇంద్రం దక్షిణ దక్షిణ రుణం దక్షిణ దక్షిణ వారుణం దశకపాలం దశకపాలం వారుణం దక్షిణ దక్షిణ వారుణం దశకపాలం వారుణం దశకపాలం దశకపాలం వారుణం వారుణం దశకపాలం మహానిరస్తో మహానిరస్తో దశకపాలం వారుణం వారుణం దశకపాలం మహానిరస్త దశకపాలం మహానిరస్తో మహానిరస్తో దశకపాలం దశకపాలం మహానిరస్తో దక్షిణ దక్షిణ మహానిరస్తో దశకపాలం దశకపాలం మహానిరస్తో దక్షిణ దశకపాలమిది దశకపాలం మహానిరస్తో దక్షిణ దక్షిణ మహానిరస్తో మహానిరస్తో దక్షిణ సౌమ్యం దక్షిణ మహానిరస్తో మహానిరస్తో దక్షిణ సౌమ్యం మహానిరస్త ఇది మహానిరస్త దక్షిణ సౌమ్యగో సౌమ్యం దక్షిణ దక్షిణ సౌమ్యం జరుం జరుగో సౌమ్యం దక్షిణ దక్షిణ సౌమ్యం జరుం సౌమ్యం జరుం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుం బభ్రత్ బభ్రత్ జరుగం సౌమ్యగం సౌమ్యం జరుం బభ్రు జరుం బభ్రత్ బభ్రస్ జరుం జరుం బభ్రత్ దక్షిణ దక్షిణ బభ్రస్ జరుం జరుం బభ్రత్ దక్షిణ బభ్ర దక్షిణ దక్షిణ బభ్రత్ బభ్ర దక్షిణ రాష్ట్రం రాష్ట్రం దక్షిణ బభ్రత్ బభ్ర దక్షిణ రాష్ట్రం దక్షిణ రాష్ట్రం రాష్ట్రం దక్షిణ దక్షిణ రాష్ట్రమష్టాకపాలం అష్టాకపాలం రాష్ట్రం దక్షిణ దక్షిణ రాష్ట్రమష్టాకపాలం రాష్ట్రమష్టాకపాలమష్టాకపాలం రాష్ట్రం రాష్ట్రమష్టాకపాలము శృంఠ శృంఠోష్టాకపాలం రాష్ట్రమష్టాకపాలకు శృంఠ శృంఠోష్టాకపాలకు శృంఠో దక్షిణా వైష్ణవం వైష్ణవం దక్షిణా శృంఠ శృంఠో దక్షిణా వైష్ణవం దక్షిణా వైష్ణవం వైష్ణవం దక్షిణా దక్షిణా వైష్ణవంత్రిక బాలంత్రిక బాలం వైష్ణవం దక్షిణా దక్షిణా వైష్ణవంత్రిక బాలం వైష్ణవంత్రిక బాలంత్రిక బాలం వైష్ణవం వైష్ణవంత్రిక బాలం వా మనోవా మనస్త్రిక బాలం వైష్ణవం వైష్ణవంత్రిక బాలం వా మన బాలం వా మనోవా మనస్త్రిక బాలంత్రిక బాలం వా మనోదక్షిణ దక్షిణా వా మనస్త్రిక బాలంత్రిక బాలం వా మనోదక్షిణ బాలమిత్రేక బాలం మనోదక్షిణ దక్షిణా వా మనోవా మనోదక్షిణ దక్షిణేతి దక్షిణ క్షణిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీక్షిందీ సోమకం సద్య సద్య సోమం క్రీణంది క్రీణంది సోమకం సద్య సద్య సోమం క్రీణంది సోమం క్రీణంది క్రీణంది సోమకం సోమం క్రీణంది పుండరిస్రజాం పుండరిస్రజాం క్రీణంది సోమకం సోమం క్రీణంది పుండరిస్రజాం క్రీణంది పుండరిస్రజాం పుండరిస్రజాం క్రీణంది క్రీణంది పుండరిస్రజాం ప్రపుండరిస్రజాం క్రీణంది క్రీణంది పుండరిస్రజాం ప్రపుండరిస్రజాం ప్రపుండరిస్రజాం పుండరిస్రజాం ప్రయచ్చది ఇచ్చది ప్రపుండరిస్రజాం పుండరిస్రజాం ప్రయచ్చది ప్రయచ్చది యచ్చది ప్రప్రయచ్చది దశభిర్యచ్చది ప్రప్రయచ్చది దశభిర్యచ్చది దశభిర్దశభిర్యచ్చది యచ్చది దశభిర్వత్సదరైర్వత్సదరైర్దశభిర్యచ్చది దశభిర్వత్సదరైర్వత్సదరైర్దశభిర్దశభిర్వత్సదరై సోమం దశభిరితి దశ సదరై సోమకం సోమం వత్సదరైర్వత్సదరై సోమం క్రీణాది క్రీణాది సోమం వత్సదరైర్వత్సదరై సోమం క్రీణాది సోమం క్రీణాది క్రీణాది సోమకం సోమం క్రీణాది దశపేజో దశపేజ క్రీణాది సోమకం సోమం క్రీణాది దశపేజ క్రీణాది దశపేజో దశపేజ క్రీణాది క్రీణాది దశపేజో భవతి భవతి దశపేజ క్రీణాది క్రీణాది దశపేజో భవతి దశపేజో భవతి భవతి దశపేజో దశపేజో భవతి శతకం శతం భవతి దశపేజో దశపేజో భవతి శతం దశపేజ ఇది దశపేజ భవతి శతకం శతం భవతి భవతి శతం బ్రాహ్మణ బ్రాహ్మణ శతం భవతి భవతి శతం బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రాహ్మణ శతకం శతం బ్రాహ్మణ పిబంది పిబంది బ్రాహ్మణ శతకం శతం బ్రాహ్మణ పిబంది బ్రాహ్మణ పిబంది పిబంది బ్రాహ్మణ బ్రాహ్మణ పిబంది సప్తదశకం సప్తదశం పిబంది బ్రాహ్మణ బ్రాహ్మణ పిబంది సప్తదశం పిబంది సప్తదశకం సప్తదశం పిబంది పిబంది సప్తదశగ్ర స్తోత్రగ్ర స్తోత్రకం సప్తదశం పిబంది పిబంది సప్తదశగ్ర స్తోత్రం సప్తదశగ్ను స్తోత్రజ్ఞ స్తోత్రకం సప్తదశకం సప్తదశగ్ను స్తోత్రం భవతి భవతి స్తోత్రకం సప్తదశకం సప్తదశగ్ను స్తోత్రం భవతి సప్తదశమిది సప్తదశం స్తోత్రం భవతి భవతి స్తోత్రజ్ఞ స్తోత్రం భవతి ప్రాకాశౌ ప్రాకాశౌ భవతి స్తోత్రజ్ఞ స్తోత్రం భవతి ప్రాకాశౌ భవతి ప్రాకాశౌ ప్రాకాశౌ భవతి భవతి ప్రాకాశావద్ధ్వర్యవే ప్రాకాశౌ భవతి భవతి ప్రాకాశావద్ధ్వర్యవే ప్రాకాశావద్ధ్వర్యవే ప్రాకాశౌ ప్రాకాశావద్ధ్వర్యవే దదాతి దదాత్యద్ధ్వర్యవే ప్రాకాశౌ ప్రాకాశావద్ధ్వర్యవే దదాతి ధ్వర్యవే దదాతి దదాత్యద్ధ్వర్యవే ధ్వర్యవే దదాతి స్రజగ్ స్రజం దదాత్యద్ధ్వర్యవే ధ్వర్యవే దదాతి స్రజం దదాతి స్రజగ్ను స్రజం దదాతి స్రజముద్గాత్ర ఉద్గాత్రే స్రజం దదాతి స్రజముద్గాత్రే స్రజముద్గాత్ర ఉద్గాత్రే స్రజగ్ స్రజముద్గాత్రే రుక్మకం రుక్మముద్గాత్రే స్రజగ్ స్రజముద్గాత్రే రుక్మం గాత్రే రుక్మకం రుక్మముద్గాత్ర ఉద్గాత్రే రుక్మకం హోత్రే హోత్రే రుక్మముద్గాత్ర ఉద్గాత్రే రుక్మకం హోత్రే గాత్ర ఇతి గాత్రే రుక్మకం హోత్రే హోత్రే రుక్మకం రుక్మకం హోత్రే శ్రమ శ్వగం హోత్రే రుక్మకం రుక్మకం హోత్రే శ్వం హోత్రే శ్రమ శ్వగం హోత్రే హోత్రే శ్వం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం శ్వగం హోత్రే హోత్రే శ్వం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం శ్వం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం శ్వశ్వం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం ద్వాదశ ద్వాదశ ప్రస్తోత్ర ప్రతి హర్తృభ్యాం శ్వశ్వం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం ద్వాదశ స్తోత్ర ప్రతి హర్తృభ్యాం ద్వాదశ ద్వాదశ ప్రస్తోత్ర ప్రతి హర్తృభ్యాం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం ద్వాదశ వష్టోభి పష్టోభి ద్వాదశ స్తోత్ర ప్రతి హర్తృభ్యాం మృస్తోత్ర ప్రతి హర్తృభ్యాం ద్వాదశ వష్టోభి ప్రతిహర్తృభ్యామితి ప్రస్తోత్ర ప్రతిహర్తృభ్యాం ద్వాదశ వష్టోభి పష్టోభి ద్వాదశ ద్వాదశ వష్టోభి బ్రహ్మణే బ్రహ్మణే ద్వాదశ ద్వాదశ వష్టోభి బ్రహ్మణే స్థౌహే బ్రహ్మణే బ్రహ్మణే వష్టోహే పష్టోహే బ్రహ్మణే వశాం వశాం బ్రహ్మణే వష్టోహే పష్టోహే బ్రహ్మణే వశాం బ్రహ్మణే వశాం వశాం బ్రహ్మణే బ్రహ్మణే వశాం వైత్రావృణ వృణాయ మైత్రవృణాయ వశాం బ్రహ్మణే బ్రహ్మణే వశాం మైత్రవృణాయ వశాం మైత్రవృణాయ మైత్రవృణాయ వశాం వశాం మైత్రవృణాయ ఋషభం ఋషభం మైత్రవృణాయ వశాం వశాం మైత్రవృణాయ ఋషభం మైత్రవృణాయ ఋషభం ఋషభం మైత్రవృణాయ మైత్రవృణాయ ఋషభం బ్రాహ్మణాచ్ఛకుంశనే బ్రాహ్మణాచ్ఛకుంశన ఋషభం మైత్రవృణాయ మైత్రవృణాయ బ్రాహ్మణాచ్ఛకుంశనే మైత్రవరుణాయేతి మైత్రవరుణాయ ఋషభం బ్రాహ్మణాచ్ఛకుంశనే బ్రాహ్మణాచ్ఛకుంశన ఋషభం ఋషభం బ్రాహ్మణాచ్ఛకుంశనే వాససి వాససి బ్రాహ్మణాచ్ఛకుంశన ఋషభం ఋషభం బ్రాహ్మణాచ్ఛకుంశనే వాససి బ్రాహ్మణాచ్ఛకుంశనే వాససి వాససి బ్రాహ్మణాచ్ఛకుంశనే బ్రాహ్మణాచ్ఛకుంశనే వాససి నేష్టాపోతృభ్యాన్నేష్టాపోతృభ్యాం వాససి బ్రాహ్మణాచ్ఛకుంశనే బ్రాహ్మణాచ్ఛకుంశనే వాససి నేష్టాపోతృభ్యాం వాససి నేష్టాపోతృభ్యాం వాససి వాససి నేష్టాపోతృభ్యాం వాససి వాససి నేష్టాపోతృభ్యాగుస్థోరిస్థోరి నేష్టాపోతృభ్యాం నేష్టాపోతృభ్యాగుస్థోరి అవాచితంగవాచితగుస్థోరి నేష్టాపోతృభ్యాం నేష్టాపోతృభ్యాగుస్థోరి అవాచితం నేష్టాపోతృభ్యామితి దక్షిణా వైశ్వదేవం జరుం వైశ్వదేవం జరుం జరుం వైశ్వదేవం వైశ్వదేవం జురం విషంగీ విషంగీ జురం వైశ్వదేవం వైశ్వదేవం జురం విషంగీ విశ్వదేవమితి వైశ్వదేవం జురం విషంగీ విషంగీ జరం జురం విషంగీ పష్టౌహి విషంగీ జరం జురం విషంగీ పష్టౌహి విషంగీ పష్టౌహి పష్టౌహి విషంగీ విషంగీ పష్టౌహి దక్షిణా దక్షిణా పష్టౌహి విషంగీ విషంగీ పష్టౌహి దక్షిణాష్టౌహి దక్షిణా దక్షిణా పష్టౌహి పష్టౌహి దక్షిణా మైత్రావరుణీం మైత్రావరుణీం దక్షిణావష్టౌహి పష్టౌహి దక్షిణా మైత్రావరుణీం మైత్రావరుణీం మైత్రావరుణీం దక్షిణా దక్షిణా మైత్రావరుణీ మామిక్షా మామిక్షా మైత్రావరుణీం దక్షిణా దక్షిణావరుణీ మామిక్షా మైత్రావరుణీ మామిక్షా మామిక్షా మైత్రావరుణీం మైత్రావరుణీ మామిక్షా వశా వశామిక్షా మైత్రావరుణీం మైత్రావరుణీ మామిక్షా వశా మైత్రావరుణీమితి మైత్రావరుణీ మామిక్షా వశా వశామిక్షా మామిక్షా వశా దక్షిణా దక్షిణా వశామిక్షా మామిక్షా వశా దక్షిణా దక్షిణా దక్షిణా వశా వశా దక్షిణా బారహస్పత్యం బారహస్పత్యం దక్షిణా వశా వశా దక్షిణా బారహస్పత్యం దక్షిణా బారహస్పత్యం బారహస్పత్యం దక్షిణా దక్షిణా బారహస్పత్యం జరం జరం బారహస్పత్యం దక్షిణా దక్షిణా బారహస్పత్యం జరం బారహస్పత్యం జరం జరం బారహస్పత్యం బారహస్పత్యం జరగోషితి పృష్ఠస్థితి పృష్ఠ జరం బారహస్పత్యం బారహస్పత్యం జరగోషితి పృష్ఠ జరగోషితి పృష్ఠస్థితి పృష్ఠశ్చరం జరగోషితి పృష్ఠ దక్షిణా దక్షిణాశితి పృష్ఠశ్చరం జరగోషితి పృష్ఠ దక్షిణా పృష్ఠ దక్షిణా దక్షిణాశితి పృష్ఠస్థితి పృష్ఠ దక్షిణా దిత్యామా దిత్యాంగ దక్షిణాశితి పృష్ఠస్థితి పృష్ఠ దక్షిణా దిత్యాది పృష్ఠ దక్షిణా దిత్యామా దిత్యాం దక్షిణా దక్షిణా దిత్యాం మలుహా మలుహామా దిత్యాం దక్షిణా దక్షిణా దిత్యాం మలుహాం మలుహాం మలుహామా దిత్యామా దిత్యాం మలుహాం గర్భిణీం గర్భిణీం మలుహామా దిత్యామా దిత్యాం మలుహాం గర్భిణీం మలుహాం గర్భిణీం గర్భిణీం మలుహాం మలుహాం గర్భిణీమా గర్భిణీం మలుహాం మలుహాం గర్భిణీమా గర్భిణీమా గర్భిణీం గర్భిణీమా లభతే లభత గర్భిణీం గర్భిణీమా లభతే ఆలభతే లభదాలభతే మారుతీం మారుతీం లభదాలభతే మారుతీం మారుతీం మారుతీం లభతే లభతే మారుతీం వృష్టిం వృష్టిం మారుతీం లభతే లభతే మారుతీం వృష్టిం మారుతీం వృష్టిం వృష్టిం మారుతీం మారుతీం వృష్టిం పష్టౌహీం వృష్టిం మారుతీం మారుతీం వృష్టిం పష్టౌహీం పష్టౌహీం పష్టౌహీం వృష్టిం వృష్టిం పష్టౌహీం అశ్విభ్యాం అశ్విభ్యాం పష్టౌహీం వృష్టిం వృష్టిం పష్టౌహీం అశ్విభ్యాం పష్టౌహీం అశ్విభ్యాం అశ్విభ్యాం పష్టౌహీం పష్టౌహీం అశ్విభ్యాం భూష్ణే భూష్ణే అశ్విభ్యాం పష్టౌహీం పష్టౌహీం అశ్విభ్యాం భూష్ణే అశ్విభ్యాం భూష్ణే భూష్ణే అశ్విభ్యాం అశ్విభ్యాం భూష్ణే పురోడాశం పురోడాశం భూష్ణే అశ్విభ్యాం అశ్విభ్యాం భూష్ణే పురోడాశం అశ్విభ్యామిత్యశ్విభ్యాష్ణే పురోడాశం పురోడాశం భూష్ణే భూష్ణే పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశం భూష్ణే భూష్ణే పురోడాశం ద్వాదశకపాలం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం నిర్నిర్ద్వాదశకపాలం పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్నిర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపది వపది నిర్ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపది ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపది వపది నిర్నిర్వపది సరస్వతే సరస్వతే వపది నిర్నిర్వపది సరస్వతే సరస్వతే సరస్వతే వపది సరస్వతే సత్యవాచే సత్యవాచే సరస్వతే వపది సరస్వతే సత్యవాచే సత్యవాచే సత్యవాచే సరస్వతే సరస్వతే సత్యవాచే జరం జరగం సత్యవాచే సరస్వతే సరస్వతే సత్యవాచే జరం సత్యవాచే జరం జరగం సత్యవాచే సత్యవాచే జరగం సమిత్రే సమిత్రే జరగం సత్యవాచే సత్యవాచే జరగం సమిత్రే సత్యవాచయితి సత్యవాచే సమిత్రే సమిత్రే జరం జరగం సమిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ సమిత్రే జరం జరగం సమిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ సత్యప్రసవాయ సమిత్రే సమిత్రే సత్యప్రసవాయ ప్రోడాశకం సత్యప్రసవాయ సమిత్రే సమిత్రే సత్యప్రసవాయ ప్రోడాశం సత్యప్రసవాయ ప్రోడాశం ప్రోడాశకం సత్యప్రసవాయ సత్యప్రసవాయ ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం ప్రోడాశకం సత్యప్రసవాయ ద్వాదశకపాలం సత్యప్రసవాయేతి సత్యప్రసవాయ ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం ధన్వన్ ద్వాదశకపాలం ప్రోడాశం ద్వాదశకపాలం ధన్వన్ ద్వాదశకపాలం ధన్వన్ ధన్వన్ ద్వాదశకపాలం ద్వాదశకపాలం ధన్వగో శుష్క ధృతి శుష్క ధృతి ధన్వన్ ద్వాదశకపాలం ద్వాదశకపాలం ధన్వగో శుష్క ధృతి ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం ధన్వగోషుష్క ధృతి శుష్క ధృతిస్తి ధన్వంత్య ధన్వగోషుష్క ధృతిర్దక్షిణ దక్షిణా శుష్క ధృతిస్తి ధన్వంత్య ధన్వగోషుష్క ధృతిర్దక్షిణ ధన్వమిది ధన్వం ధృతిర్దక్షిణ దక్షిణ శుష్క ధృతి శుష్క ధృతిర్దక్షిణ ధృతి శుష్క ధృతి దక్షిణేతి దక్షిణ ఆగ్నేయమష్టాకపాలమష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలం నిర్ణయరష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం నిర్ణయరష్టాకపాలమష్టాకపాలం నిర్వపదేవపది నిరష్టాకపాలమష్టాకపాలం నిర్వపదే అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపదేవపది నిర్నిర్వప వపతి సౌమ్యగో సౌమ్యం వపతి నిర్నిర్వపతి సౌమ్యం వపతి సౌమ్యగం సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం జరుగం సౌమ్యం వపతి వపతి సౌమ్యం జరుం సౌమ్యం జరుం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుగం సా విత్రగం సా విత్రం జరుగం సౌమ్యగం సౌమ్యం జరుగం సా విత్రం జరుగం సా విత్రగం సా విత్రం జరుం జరుగం సా విత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం సా విత్రం జరుం జరుగం సా విత్రం ద్వాదశకపాలం సా విత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సా విత్రగం సా విత్రం ద్వాదశకపాలం బారహస్పత్యం బారహస్పత్యం ద్వాదశకపాలకం సా విత్రగం సా విత్రం ద్వాదశకపాలం బారహస్పత్యం ద్వాదశకపాలం బారహస్పత్యం బారహస్పత్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బారహస్పత్యం జరుం జరుం బారహస్పత్యం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బారహస్పత్యం జరుం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం బారహస్పత్యం జరుం జరుం బారహస్పత్యం బారహస్పత్యం జరుం ద్వాస్త్రం ద్వాస్త్రం జరుం బారహస్పత్యం బారహస్పత్యం జరుం ద్వాస్త్రం జరుం ద్వాస్త్రం ద్వాస్త్రం జరుం జరుం ద్వాస్త్రమష్టాకపాలమష్టాకపాలం ద్వాస్త్రం జరుం జరుం ద్వాస్త్రమష్టాకపాలం ద్వాస్త్రమష్టాకపాలమష్టాకపాలం ద్వాస్త్రం ద్వాస్త్రమష్టాకపాలం వైశ్వానరం వైశ్వానరమష్టాకపాలం ద్వాస్త్రం ద్వాస్త్రమష్టాకపాలం వైశ్వానరం అష్టాకపాలం వైశ్వానరం వైశ్వానరమష్టాకపాలమష్టాకపాలం వైశ్వానరం ద్వాదశకపాలం వైశ్వానరమష్టాకపాలమష్టాకపాలం వైశ్వానరం ద్వాదశకపాలం అష్టాకపాలమిత్యష్టాకపాలం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం దక్షిణో దక్షిణో ద్వాదశకపాలం వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం దక్షిణ ద్వాదశకపాలం దక్షిణో దక్షిణో ద్వాదశకపాలం ద్వాదశకపాలం దక్షిణోరథ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణో ద్వాదశకపాలం ద్వాదశకపాలం దక్షిణోరథ వాహన వాహ ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం దక్షిణోరథ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ దక్షిణోరథ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహో దక్షిణ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ సారస్వతం దక్షిణార్థ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ సారస్వతం వాహన వాహ వాహన దక్షిణ సారస్వతగో సారస్వతం దక్షిణ దక్షిణ సారస్వతం జరుం జరుగో సారస్వతం దక్షిణ దక్షిణ సారస్వతం జరుం సారస్వతం జరుం జరుగో సారస్వతగో సారస్వతం జరుం నిర్ణయం సారస్వతగో సారస్వతం జరుం జరుం నిర్ణశ్చరం జరుం నిర్వపతి వపతి నిశ్చరం జరుం నిర్వపతి నిర్వపతి వపతి నిర్వపతి పౌష్ణం పౌష్ణం వపతి నిర్నిర్వపతి పౌష్ణం వపతి పౌష్ణం పౌష్ణం వపతి వపతి పౌష్ణం జరుం జరుం పౌష్ణం వపతి వపతి పౌష్ణం జరుం పౌష్ణం జరుం జరుం పౌష్ణం పౌష్ణం జరుం మైత్రం మైత్రం జరుం పౌష్ణం పౌష్ణం జరుం మైత్రం జరుం మైత్రం మైత్రం జరుం జరుం మైత్రం జరుం జరుం మైత్రం జరుం జరుం మైత్రం జరుం మైత్రం జరుం జరుం మైత్రం మైత్రం జరుం మైత్రం జరుం వారుణం జరం వారుణం వారుణం జరం జరం వారుణం జరం జరం వారుణం జరం జరం వారుణం జరం వారుణం జరం జరం వారుణం వారుణం జరం క్షేత్రవత్యం క్షేత్రవత్యం జరం వారుణం వారుణం జరం క్షేత్రవత్యం క్షేత్రవత్యం క్షేత్రవత్యం జరం జరం క్షేత్రవత్యం జరం జరం క్షేత్రవత్యం జరం జరం క్షేత్రవత్యం జరం క్షేత్రవత్యం జరం జరం క్షేత్రవత్యం క్షేత్రవత్యం జరమాదిత్యమాదిత్యం జరం క్షేత్రవత్యం క్షేత్రవత్యం జరమాదిత్యం క్షేత్రవత్యమిది క్షేత్ర పత్యం జరుమాదిత్యమాదిత్యం జరుం జరుమాదిత్యం జరుం జరుమాదిత్యం జరుం జరుమాదిత్యం జరుం ఆదిత్యం జరుం జరుమాదిత్యమాదిత్యం జరముత్తర ఉత్తరశ్చరుమాదిత్యమాదిత్యం జరుముత్తర జరముత్తర ఉత్తరశ్చరం జరముత్తరోరథ వాహన వాహోరథ వాహన వాహ ఉత్తరశ్చరం జరముత్తరోరథ వాహన వాహ ఉత్తరోరథ వాహన వాహోరథ వాహన వాహ ఉత్తర ఉత్తరోరథ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహ ఉత్తర ఉత్తరోరథ వాహన వాహో దక్షిణ వాహన వాహో దక్షిణ దక్షిణార్థ వాహన వాహోరథ వాహన వాహో దక్షిణ వాహన వాహ ఇది రథ వాహన వాహ దక్షిణేతి దక్షిణ స్వాద్వీన్ స్వాద్వీ స్వాద్వీన్ స్వాదునా తీవ్రాన్ తీవ్రాగ స్వాదునా తీవ్రాదునా తీవ్రాన్ తీవ్రాగ స్వాదునా తీవ్రాన్ తీవ్రేణ తీవ్రేణ తీవ్రాగ స్వాదునా తీవ్రాన్ తీవ్రేణ తీవ్రాన్ తీవ్రేణ తీవ్రేణ తీవ్రాన్ తీవ్రాన్ తీవ్రేణ అమృతమృతాన్ తీవ్రేణ తీవ్రాన్ తీవ్రాన్ తీవ్రేణ అమృత తీవ్రేణ అమృతమృతాన్ తీవ్రేణ తీవ్రేణ అమృతమృతే నామృతే నామృతాన్ తీవ్రేణ తీవ్రేణ అమృతమృతే అమృతమృతే నామృతే నామృతమృతమృతేన సృజామి సృజామ్యమృతే నామృతమృతమృతేన సృజామి అమృతేన సృజామి సృజామ్యమృతే నామృతేన సృజామి సగం సగం సృజామ్యమృతే నామృతేన సృజామి స్వామి సృజామి సగం సగం సృజామి సృజామి సగం సోమేన సోమేన సగం సృజామి సృజామి సగం సోమేన సోమేన సోమేన సగం సగం సోమేన సోమ సోమ సోమేన సగం సగం సోమేన సోమ సోమేన సోమ సోమేన సోమేన సోమోస్ సోమ సోమేన సోమేన సోమోసి సోమోస్ సోమ ఇంద్రమైంద్రమృషభమైంద్రమేకాదశకపాలమేకాదశకపాలమైంద్రమృషభమృష నిర్మపతి సావిత్రగో సావిత్రం వపతి నిర్నిర్మపతి సావిత్రం సావిత్రగో సావిత్రం వపతి వపతి సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం సావిత్రం వపతి వపతి సావిత్రం ద్వాదశకపాలం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సావిత్రగో సావిత్రం ద్వాదశకపాలం వారుణం వారుణం ద్వాదశకపాలకం సావిత్రగో సావిత్రం ద్వాదశకపాలం వారుణం ద్వాదశకపాలం వారుణం వారుణం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వారుణం దశకపాలం దశకపాలం వారుణం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వారుణం దశకపాలం ద్వాదశకపాలమిది ద్వాదశ కపాలం వారుణం దశకపాలం దశకపాలం వారుణం వారుణం దశకపాలకం సోమ ప్రతీకా సోమ ప్రతీకా దశకపాలం వారుణం వారుణం దశకపాలకం సోమ ప్రతీకాశకపాలకం సోమ ప్రతీకా సోమ ప్రతీకా దశకపాలం దశకపాలకం సోమ ప్రతీకా పితర పితర స్వామ ప్రతీకా దశకపాలం దశకపాలకం సోమ ప్రతీకా పితర దశకపాలమిది దశ కపాలం సోమ ప్రతీకా పితర పితర స్వామ ప్రతీకా స్వామ ప్రతీకా పితర స్తృప్ణుత దృప్ణుత పితర స్వామ ప్రతీకా సోమ ప్రతీకా పితర స్తృప్ణుత సోమ ప్రతీకా ఇది సోమ ప్రతీకా స్తృప్ణుత దృప్ణుత పితర పితర స్తృప్ణుత వణ భావణ వా దృప్ణుత పితర పితర స్తృప్ణుత వణ భా వణ భావణ వా దృప్ణుత దృప్ణుత వణ భా దక్షిణ దక్షిణ వణ భా దృప్ణుత దృప్ణుత వణ భా దక్షిణ వణ భా దక్షిణ దక్షిణ వణ భావణ భా దక్షిణ దక్షిణేది దక్షిణ విష్ణు మహిమశ్చగ్న విష్ణు అగ్నా విష్ణు మహిత తన్నశ్చగ్న విష్ణు అగ్నా విష్ణు మహిత అగ్నా విష్ణు విష్ణు మహిత తన్మహిమహిత్వాం భాంతన్మహిమహిత్వాం మాంతత్వాం మహిత్వం మహిత్వం భాంతత్వాం మహిత్వం వాం మహిత్వం మహిత్వం వాం వాం మహిత్వం మహిత్వం వాం వాం మహిత్వం వేతం మహిత్వం వేతం వేతం మహిత్వం మహిత్వం వేతం ఘృతస్య ఘృతస్య వేతం మహిత్వం మహిత్వం వేతం ఘృతస్య మహిత్వమేతి మహిత్వం వేదం ఘృతస్య ఘృతస్య వేదం వేదం ఘృతస్య గుష్యాని గుష్యాని ఘృతస్య వేదం వేదం ఘృతస్య గుష్యాని ఘృతస్య గుష్యాని గుష్యాని ఘృతస్య ఘృతస్య గుష్యాని నామ గుష్యాని ఘృతస్య ఘృతస్య గుష్యాని నామ నామ నామ గుష్యాని గుష్యాని నామ నామేది నామ మేదమే సప్త సప్తమేద మేదమేదమే సప్తరత్నారత్నాస్తమేదమేదమే సప్తరత్నారత్న సప్త సప్తరత్నాదధా నాదధా నారత్న సప్త సప్తరత్నాదధానా దధా నాదధా నారత్నారత్నాదధా నా ప్రతి ప్రతిదా నారత్నారత్నాదధా నా ప్రతి నా ప్రతి ప్రతిదా నాదధా నా ప్రతివాం వాం ప్రతిదా నాదధా నా ప్రతివా ప్రతివాం వాం ప్రతి ప్రతివాం జిహ్వా జిహ్వా వాం ప్రతి ప్రతివాం జిహ్వా జిహ్వా జిహ్వా వాం వాం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా వాం వాం జిహ్వా ఘృతం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమా ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమా ఘృతమా ఘృతం ఘృతమాచరణ్యే చరణ్యేదా ఘృతం ఘృతమాచరణ్యే ఆచరణ్యే చరణ్యేవాచరణ్యే అగ్నా విష్ణు మహిమశ్చగ్నా విష్ణు అగ్నా విష్ణు మహిధామ ధామశ్చగ్నా విష్ణు అగ్నా విష్ణు మహిధామ అగ్నా విష్ణు విష్ణు మహిధామ ధామ మహిమహిధామ ప్రియం ప్రియం ధామ మహిమహిధామ ప్రియం ధామ ప్రియం ప్రియం ధామ ధామ ప్రియం వాం వాం ప్రియం ధామ ధామ ప్రియం వాం ప్రియం వాం వాం ప్రియం ప్రియం వాం వీథో వీథో వాం ప్రియం ప్రియం వాం వీథా వాం వీథో వీథో వాం వాం వీథో ఘృతస్య ఘృతస్య వీథో వాం వాం వీథో ఘృతస్య వీథో ఘృతస్య ఘృతస్య వీథో వీథో ఘృతస్య గుహ్యా వీథో వీథో ఘృతస్య గుహ్యా గుహ్యా గుహ్యా ఘృతస్య ఘృతస్య గుహ్యా జుషాణా జుషాణా గుహ్యా ఘృతస్య ఘృతస్య గుహ్యా జుషాణా గుహ్యా జుషాణా జుషాణా గుహ్యా గుహ్యా జుషాణా ృధానా సుష్ుదేర్వాధానా ప్రతి ప్రతిభావృధానా సుష్ుదే సుష్ుదేర్వాధానా ప్రతిధానా ప్రతి ప్రతిభావృధానా వృధానా ప్రతిభాం భాం ప్రతిభావృధానా వృధానా ప్రతిభా ఘృతం ఘృతం జిహ్వాం వాం జిహ్వా ఘృతం జిహ్వా ఘృతం ఘృతం జిహ్వా జిహ్వా ఘృతమృతం జిహ్వా జిహ్వా ఘృతమృత ఘృతమృతం ఘృతముచ్చరణ్యేచ్చరణ్యేదుద్ఘృతం ఘృతముచ్చరణ్యేచరణ్యేచరణ్యేదుచ్చరణ్యే చరణ్యే నప్రప్రణో దేవీ దేవీ నప్రప్రణో దేవీ దేవీ దేవీ నో నో దేవీ సరస్వతి సరస్వతి దేవీ నో నో దేవీ సరస్వతి దేవీ సరస్వతి సరస్వతి దేవీ దేవీ సరస్వతి వాజే భిర్వాజే సరస్వతి దేవీ దేవీ సరస్వతి వాజే సరస్వతి వాజే భిర్వాజే సరస్వతి ప్రజాస్మాస్ యజ్వనో భువద్భువదయజ్ సోమారుద్రాయుమేతాని యువమేతాన్యస్మే అస్మే ఏతాని యువమేతాన్ కృష్ణయజుర్వేద తైత్తిరీయ శాఖాయాం ప్రథమకాండే అష్టమ ప్రపాఠకస్య ఘనపారాయణః సమాప్తః ప్రథమకాండ సమాప్తః.